దూడగల పాడియావును దక్షిణగా బ్రాహ్మణులకు దానమీయవలయును. పిమ్మట బ్రాహ్మణులకు ముత్తైదువులకు కన్యకలకును బ్రహ్మచారులకు భోజనము పెట్టవలయును. కన్యలను ముత్తైదువులను దేవీభావముతో సత్కరించి పువ్వులతో పూజింపవలయును. పాయసమును వారికి తృప్తిగా అర్పించవలయును. దేవీ పురాణ దానము భూదానముతో సమానమైన ఫలమునిచ్చును. అట్టిదాత ఈ లోకమున సుఖించి చివరకు దేవలోకమును చేరును. ఈ దేవీ భాగవతమును నిత్యము శ్రద్ధాభక్తులతో చదువువానికి ఎక్కడైనను ఎప్పుడైనను ఏది అయినను అసాధ్యము కాదు. దీని చదువుట వలన పుత్రులు లేనివారికి పుత్రులు, సంపద లేనివారికి సంపద, విద్యార్థికి సంపూర్ణ విద్య ప్రాప్తించును. భూమిపై అతడు కీర్తి గలవాడై గౌరవము సంపాదించును. గొడ్రాలు సంతానవతియగును. ఈ విషయమున ఎట్టి సంశయమును లేదు. ఏ అంట శ్రీదేవి భాగవతము నిత్యము పూజింపబడునో ఆ ఇంట లక్ష్మీ సరస్వతులు నివాసము అయ్యుందురు. ఆ ఇంటిని డాకిని భేతాళాదులు కన్నెత్తి చూడజాలరు. జ్వరరోగ బాధలోనున్న వానిని తాకి దీనిని పఠించినచో ఎంతటి దాహజ్వరమైన శాంతించును. దీని నూరుమార్లు చదివినచో క్షయరోగములు తొలగును. ప్రతిదినము సంధ్యావందనము చేసి తరువాత నియతముగా ఒక్కొక్క అధ్యాయము చొప్పున దీనిని చదువువాడు మహాజ్ఞాని కాగలడు. మనము చేయు పనులు ఆ దేవిని తలచుకొని చేసినచో ఎట్టి ఆటంకము లేక నెరవేరగలవు. నవరాత్రములలో భక్తితో దేవి భాగవతమును నిత్యము చదువవలయును. చైత్రాషాఢ ఆశ్వయుజ మాఘమాసములందు శుక్లపక్ష నవరాత్రులందు దేవి భాగవతమును తప్పక చదువవలను. దేవి ప్రసన్నురాలై కోరికలను పండించును. అన్ని దేవతల ఉపాసనలు శక్తి మూలముననే జరుగుచుండును. కనుక దేవి భాగవతము పఠనము తప్పక చేయదగినది. ఇంక వేయి మాటలేలా దేవి భాగవతము వేదసారము హ్రీమ్మయి శ్రీదేవిని నమస్కరిస్తున్నాను. నైమిసారణ్యవాసులు దీనిని విని సూత మహర్షిని పూజించిరి. శ్రీదేవి పాద పద్మముల నిత్యము పూజించు భక్తుల మనస్సులు ఆనందమున నోలలాడుచుండును. కనుక సూత మహర్షి నుండి విన్నవారందరూ ప్రసన్న హృదయులై వారి వారి నివాసములకు వెడలిరి. వెళ్లిపోవునప్పుడు సూత మహర్షికి శ్రమ కలిగించినందుకు మునులెల్లరును మాటిమాటికి అతనికి నమస్కారములొనర్చిరి. ఈ విధముగా సకల వేద రహస్యము దుర్గమమునైన ఈ శ్రీదేవి భాగవత మహాపురాణమును సూత మహాముని మునివరులకు వినిపించి వారి చేత స్తుతింపబడి వారిని ఆశీర్వదించి జగదంబా చరణ కమలముపై తిరుగువాడు తుమ్మెదయైన యదతో తన ఆశ్రమమునకు వెళ్ళెను. గౌతముని శాపము. గౌతముడు అప్పుడాశ్చర్యము చెంది హోమమును ఆపివైచెను. వెంటనే సమాధిలో మనస్సును నిలిపి దీని కారణము తెలిసికొనెను. ఇది అంతా బ్రాహ్మణులు పన్నిన పన్నాగమే అని అతడు తెలిసికొనెను. ఆ సమయమున గౌతముడు ప్రళయ రుద్రుని వలె కన్నులు ఎర్రచేసి బ్రాహ్మణులందరూ ఈ విధముగా శపించెను. ఓ బ్రాహ్మణాధములారా, మీరు వేదమాతయగు గాయత్రి ధ్యానము జపము మానివేయుదురుగాక. గాయత్రీ మాతను వదలుట వలన మీరు తప్పక బ్రాహ్మణాధములు అగుదురుగాక. వేదములందు యజ్ఞములందును మీరు చెడుభావము కలవారగుదురుగాక. మీరు మూల ప్రకృతి అయిన శ్రీదేవి యొక్క ధ్యానమందు కదలయందును రుచిలేని వారగుదురుగాక. శ్రీదేవి మంత్రము యొక్క అనుష్ఠానమును విడిచి బ్రాహ్మణాధములగుదురుగాక. శ్రీదేవి మహోత్సవములు చూచుటకు శ్రీదేవి దివ్యనామమును కీర్తించుటకును మీరు నోచకుందురుగాక. రుద్రాక్షలు మారేడు భస్మము వీటియందు ప్రీతి కలుగా కుండుగాక. శృతిస్మ్యతులందలి సదాచారమును జ్ఞానమార్గమును వదలి తిరుగుబోతులై బ్రాహ్మణులలో నీచులై ప్రవర్తింతురుగాక. నీ కృష్ణ జీవనులగు బ్రాహ్మణ భ్రష్టులుగా తిరుగుదురుగాక. నిత్య కర్మానుష్ఠానమును అగ్ని కార్యమును నెరవేర్చుటకు పెడమొగము పెట్టెదరుగాక. గోదానము పితృశ్రాద్ధములు చేయుటకు ఇష్టపడని నికృష్ట జీవనులగుదురుగాక. కృచ్ఛ్ర చాంద్రాయణాది ప్రాయశ్చిత్తములాచరింపక దురాచారపరులై సంచరింతురుగాక. ఇతర దేవతలను కొలిచి చెడిపోదురుగాక. కాపాలిక బౌద్ధ పాషండాది మతములందాసక్తి కలవారై చెడుదురుగాక. తల్లిదండ్రులను కన్న బిడ్డలను సోదరులను భార్యను అమ్ముకొని బ్రతువారగుదురుగాక. పరస్త్రీ వ్యామోహము కలవారగుదురుగాక. మీరే కాక మీ మీ వంశములందలి స్త్రీ పురుషులను నాశపాగ్నికి భస్మమగుదురు. ఇంత చెప్పనేలా ఆ మూల ప్రకృతి మహేశ్వరి అయిన గాయత్రీదేవియు మిమ్ములను కోపించియుండును. మీరు అంధకూపము మొదలగు నరకయాతనలందు మ్రగ్గుదురుగాక. ఇట్లు గౌతముడు ఆ బ్రాహ్మణులను శపించి నీటిని స్పృశించెను. తరువాత మహా ఆనందముతో గౌతమముని గాయత్రి దర్శనమునకు బయలుదేరెను. మహాదేవిని దర్శించి గౌతముడు ప్రణమిల్లెను. పరాత్పరయగు దేవియును బ్రాహ్మణులు చేసిన దురాచారమునకు ఆశ్చర్యపడెను. మరియు చిరునవ్వుతో ఆమె మునివర్యునికి ఇట్లు పలికెను. పామునకు పాలు పోసిన విషమగును. మహానుభావా, నీవిప్పుడు శాంతించుము. కర్మగతి ఇట్లే యుండును. దేవీ వాక్కులు విని గౌతముడు దేవికి నమస్కరించి తన ఆశ్రమమునకు వెళ్ళెను. బ్రాహ్మణులందరూ శాపదగ్ధులగుటచే వేదములు మరచిరి. గాయత్రీ మంత్రము గుర్తు వచ్చుటలేదు. ఇది ఎంతయు విచిత్రముగా ఉండెను. శాపగ్రస్తులైన బ్రాహ్మణులు పశ్చాత్తాపమునొందిరి. వారు గౌతమునికి సాష్టాంగ నమస్కారము చేసిది. సిగ్గుచే వంచిన తలను ఎత్తలేకుండిరి. ప్రసన్నుడవగుము ప్రసన్నుడవగుము అని వారు మునిని పలుమార్లు ప్రార్థించిరి. వారందరూ గౌతముని చుట్టూ చేరి వేడుకొనసాగిరి. ముని హృదయము ద్రవించినది. అతడు దయతో వారికిట్లనెను, మీరందరూ శ్రీకృష్ణావతారము వరకు నరకమునందుండురు. మీరు మరల కలియుగమున జన్మించదరు. అప్పుడు మీకు నేనిచ్చిన శాపములన్నీయు అనుభవమునకు వచ్చును. ఇది నిజము, నమ్ముడు. నా మాటకు తిరుగులేదు. కాని నా శాపము నుండి విముక్తి పొందదలచినచో మీరు గాయత్రీదేవి పాదపద్మములను సేవింపుడు. ఇట్లు గౌతమముని పలికి వారిని విడిచి అంతయు ప్రారబ్ధ కర్మ ఫలమని తలచి శాంతచిత్తుడయ్యెను. కృష్ణావతారము ముగియగనే కలియుగము ప్రారంభించినది. అప్పుడు శాపమును పొందినవారే ఇప్పుడే గాయత్రీ జపము చేయని బ్రాహ్మణులు ఇక వారట్లే దురాచారపరులై నరక దుఃఖములనుభవించుచుందురు. నీవు మాత్రము సర్వాత్మభావముతో శ్రీ పరమేశ్వరినే సేవింపుము. గాయత్రీ మహాదేవిని ఉపాసించుటయే నిత్యోపాసనమనబడును. గాయత్రీదేవిని ఉపాసించినవాడు తప్పక పతితుడు కాగలడు అని ఇట్లు గాయత్రీదేవి మహిమను వివరముగా వ్యాసుడు రాజుకు చెప్పెను. శ్రీదేవి భాగవత సంగ్రహము 12 స్కంధముల సారాంశము సమాప్తము.